ஜெய் ஸ்ரீராம். ஸ்ரீராமசரணம் மம. பிரிய ஆத்மபந்துலரா, பிரம்மதேவுடு ஒரு அத்புத திருஷ்யாண்ணி வால்மீகி மகர்ஷிக்கு கனிப்பிம்பச்சேஷாடு. அந்தக்கு முந்து வரக்கு கூட ஆயன ஜாலி குண்டே கருகிப்போய் ஆ பட்சி பாதப்படட்டமே கனிப்பிஸ்தோன்னது ஆயனக்கு. எந்த மறப்பு தெச்சுக்குந்தாமன்னா சாத்தியம் காலேது ருஷிக்கு கூட, இந்திரிய ஜெயம் கலிகின வானிக்கு கூட. கானி இப்படி இலா சூப்பிச்சேடப்படிக்கு அது ஒக தட்சிண சமுத்திர தீரமு, ராவணாசுருடு மண்டோதரி விஷ்ணுமூர்த்தி ராமுடுகா அலா கொட்டடமு அதுதா சூசி அப்படு ஆயன ஸ்திமிதப்படாடு. மானிஷாதா லக்ஷ்மீதேவ்தோ கூடினட்டுவண்டி வாடு, அலாகே ராமுடு விஷ்ணுவு, விஷ்ணுவே ராமுடு. கனுக நீவு ராம கத ராயவையா, வால்மீகி மகர்ஷி நாரத மகர்ஷி செப்பின தானி பட்டி நீவு ராயவலசிந்தி. அண்டே மரி சாமான்யமா ஜரிகிபோயிந்தி சாலா காதா, ராமுடு அயோத்தியலோ புட்டுக விஸ்வாமித்ரனு வெண்ட போவட்டமு, சீதா மகாதேவிதோ விவாகமும், அரண்யவாசமும், ராவண சம்ஹாரமும், எந்தெந்த ஏமேமி ஜரிகி உன்னையோ, என்னி ఘట్టములలో ఎందరు ఎలా మాట్లాడారో. సామాన్యమా రాయటము అని అంటే ఊరికే శ్లోకం ఏదో ఒకటి వచ్చింది, అలా వచ్చింది అనగానే కూర్చుంటే. ఇప్పటి కవులు కూడా చాలామంది మొదట ఆ కవిత్వం రాయటానికి మొదలు పెడుతుంటారు, ఏదన్నా ఛందస్సు కొంచెం తెలిస్తే. ఇక వాడు ఒకటి చెప్పాడు, గురువు లాగి లాగి కుంచించి కుంచించి లఘువు లాగి లాగి గురువు చేసి అని, కవిత చెప్పున్నట్టు కవి గులామును పట్టి ముక్కు కోయవలయ్యి తొక్కిపెట్టి అంటాడు. ఏదో ఛందస్సు వచ్చినంత మాత్రాన గురువుల్ని కుంచించి కుంచించి లఘువులు చేయటము, అంటే దీర్ఘాక్షరాలని హ్రస్వం చేయటము, హ్రస్వాలను దీర్ఘం చేయటము, ఇలా చేసి కవిత చదవటానికి తయారవుతారు, వాళ్ళని ముక్కు కొయ్యాలి అంటాడు నవ్వుతూ. అలాగే సామాన్యమా ఛందస్సు వచ్చినంత మాత్రాన విషయం గంభీరం. రామకథ సామాన్యమా, లోకమంతా మానవుడు అని ఈనాటికి కూడా తెలుసుకోలేకపోతున్నాం. మానవుడా దేవుడా? చాలామంది మానవులు అంటారు, చాలామంది దేవుడు అంటారు. మరి ఏమిటయ్యా అనంటే మానవుడిగా పుట్టాడు దేవుడే. అసలు అదేమిటి? ఇప్పుడు ఈ చెప్పేవాళ్ళు అందరూ కూడా రామకథ దగ్గరకు వస్తే ఇలా చెబుతారు, రాముడు దేవుడా మానవుడా అని. మళ్ళీ వేదాంతం మాట్లాడితే చూడండి, అహం బ్రహ్మాస్మి, వీడేమో బ్రహ్మట, అంటే వీడే పరబ్రహ్మ. ఏది తన జ్ఞానం ఎంత, తన ప్రవర్తన ఎంత, తన శీలం ఎంత, తన నడకెంత, తన యొక్క గుణాలేమిటి, వీడు మాత్రం అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని. రాముడు మాత్రం కాదు, రాముడు బ్రహ్మ కాడా, పరబ్రహ్మ కాదా రాముడు? ఇది ఆలోచించరే ఒక చిన్న విషయాన్ని. ఎంతవరకు ఎవడికి సందేహం, ఎంతసేపు రాముడు దేవుడా, రాముడు మనిషా? ప్రవర్తించేది ఎవడైనా మనిషిగానే, దేవుడిగా ఎవడు ప్రవర్తించాలంటే ఒక కృష్ణుడే అది సాధ్యం. ఆయనే చెప్పాడు ఆ మాట, పుట్టుకతోనే భగవంతుడిగా శంఖ చక్రాలు చతుర్భుజాలతో వచ్చి మొత్తం అంతా తన యొక్క చరిత్ర మొత్తం భగవానుడిగా చూపించేశాడు. విశ్వరూపాలు చూపించుకుంటూ అద్భుతమైనటువంటి లీలా వినోదాలు కల్పించేశాడు ఆయన ఒక్కడ తప్ప ఎవడికి సాధ్యమండి? ఇంకా అంతా మానవులుగానే ప్రవర్తించారు. కనుక పరిపూర్ణ మానవుడిగా ప్రవర్తించి రాముడు పూర్ణమైనటువంటి భగవంతుడు, ఇది మనం తెలుసుకోవాల్సింది. కనుక అదే ఇక్కడ ఆయన చెబుతుంది కూడా. కనుక మరి ఎలా సాధ్యము అని అంటే బ్రహ్మదేవుల వారు చెప్తూ ఉన్నారు, రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమత రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. రామచరిత్ర ఉన్నదే, తద్విషయ జ్ఞానలాభం, ఆ విషయ జ్ఞానము నీకు నేను ఇస్తూ ఉన్నానయ్యా. రహస్య వృత్తాంతమునకు ధీమత, మంచి బుద్ధి నీది, కనుక నీవు తెలుసుకోగలుగుతావు సుమా. రహస్యంగా జరిగినవి అంటే ఎవరికి వారు లోపల లోపల అనుకున్నాయి కూడా, బయటికి చెప్పినవి. అలాగే రాముడు తను ఏమనుకున్నాడో, తను ఏమిటో, అసలు తన పాత్ర ఏమిటో, అలాగే సౌమిత్రి సుమిత్రాకుమారుడు లక్ష్మణుడు ఏమిటో, రాక్షసుల యొక్క ప్రవర్తనలు ఏమిటో, వైదేహి అసలు ఆ తల్లి ఏమిటో దేవమాయేవ నిర్మిత అని చెప్పిపోయాడు ఈయన మన నారద మహర్షి. అంటే విష్ణుమూర్తి యొక్క జ్ఞానశక్తి సీతమ్మ, ఆమె కదా మరి ముందు నడిపించింది. అగ్రతస్తే గమిష్యామి అంది, అడవుల్లో నేను ముందు నడుస్తారు అవయ్యా అన్నది రాముడిని. అవన్నీ కూడా నీకు చక్కగా కూడా నారద మహర్షి ద్వారా తెలుసుకున్నటువంటివి, ఇంకా ఇలాంటివన్నీ కూడా నీకు విదితం అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అక్కడ అపి అనే ఒక మాట చేత భరతుడు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో అందరిది కూడా సర్వం అవిదితమపి నారదముఖేన అజ్ఞాతమపి తే విదితం భవిష్యతి యోజన, ఆయన చెప్పినవి ఇంకా అన్నీ నీకు తెలుస్తాయ్యా. దీనిని ఒక సూచికగా చూసుకో, ఒక దిక్సూచిలాగా నారదుడు చెప్పినటువంటి వాక్యాలు అన్నీ కూడా అలా యథార్థ దర్శిత్వం అనుగృహ్య, యథార్థ దర్శిత్వం నీకు కలుగుతుంది, మొత్తము నీకు కనపడుతుంది ఎంత అంటే మనస్సులో. ఇక యథార్థవాదిత్వం, నీవు ఏ మాట మాట్లాడితే అది యథార్థమవుతుందయ్యా, యథార్థమే అసలు వస్తుంది నీ నోటి వెంట. నతే వా గనుత కావ్యే కాచిదత్ర భవిష్యతి, ఈ కావ్యమునందు అనృత న భవిష్యతి, నీ వాక్కు అసత్యము అసలు పలకనే పలకదు నీ నాలుక, నీ నోటికి రానే రాదు, నీ మనసులోనే అసలు అసత్యమైనటువంటి విషయం రాదు, నువ్వు చెప్పింది అంత సత్యమే అవుతుంది, అదే వస్తుంది. అలా కూడా నేను నీకు వర్ణిస్తూ ఉన్నా. గురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం, రామకథ ఇది పుణ్యమైనటువంటిది, ఇది పుణ్యాం పాపహరాం పాపములను హరించేది పుణ్యమైనటువంటిది కథ. ఇక శ్లోకబద్ధాం, శ్లోకములతో నువ్వు రాసేటటువంటిది. ఆ తర్వాత మరి వాల్మీకి అసలు మొత్తము ఆది కావ్యం వాల్మీకిది, అన్ని లక్షణాలకి ఇదే మొదట దాన్ని ఏమంటారు ఒక లక్ష్యం అయింది. దీని నుంచే లక్షణాలు అన్నీ తెచ్చుకున్నారు కవులందరూ. ఇప్పుడు మనకి కూడా అంతే కదా, తెలుగులో ఆ నన్నయ్య రాసిన భారతాన్ని తిక్కన రాసిన భారతాన్ని ముందు పెట్టుకుని ఈ పదాలు సాధువులా అసాధువులా అంటూ ఇట్లా చెప్పుకొచ్చారు తర్వాత కవులు. అలాగే వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఆ కవిత్వమే నీ ఇదే లక్ష్యము, లక్షణములు దీనిలో నుంచే వస్తాయి కవులందరికీ కూడా. కనుక అనృత న భవిష్యతి, అనృతము కాదయ్యా. కావ్యదోషత్వేన ఉక్తానాం పదవాక్య తదర్ధదోష శూన్యత్వం ఉక్తం, కావ్యంలో శబ్దదోషాలు ఉండవు, అలంకార దోషాలు ఉండవు, నీ దాంట్లో పద వాక్య తదర్ధదోషములు కూడా ఉండవు. అన్నీ నీవు ప్రయోగించిన పదాలు కానీ ఎంత నీ వచ్చింది అని అంటే అది సూత్రమైపోతుంది. ఒక చోట రాశ ప్రయోగించడు ఈయన ప్రదీయతం దాశరథాయం ఐథిలీ అంటూ ఒక దాశరథాయ అని వాడాడు వాల్మీకి మహర్షి. ఆ తర్వాత మరి ఎలాగో ఇప్పుడు మనకు వచ్చేసి ఉంది కదా రామాయణం, కనుక మనం చెప్పుకుంటాం. దాశరథాయ అంటే సంస్కృతంలో వచ్చినప్పుడు అకారాంత శబ్దమైతేనే దాశరథాయ అని చతుర్థి విభక్తి వస్తుంది రామాయలాగా. కానీ దాశరథి శబ్దము అది ఇకారాంత శబ్దము సంస్కృత భాషలో. ఇవి కొన్ని భాష పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. ఈ శబ్దమంజరిలో ముందు మొదలే అసలు కంఠస్థం చేసుకుంటారు, వాటికి విభక్తులు వస్తూ ఉంటాయి. దాశరథ్యై అని రావాలి ఇకారాంత పదం, అది రాలేదు. దాశరథాయ అని ప్రయోగించాడు ఆయన, దానికి సూత్రం తర్వాత పాణిని రాసుకున్నాడు. దీనిని ఈ ప్రయోగానికి సూత్రాలు రాసుకున్నాడు ఆయన, అప్పుడు అది వ్యాకరణమైంది. వ్యాకరణం ముందు రాలా, ప్రయోగశరణం వ్యాకరణం అనే ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. ఈ ప్రయోగాలను అనుసరించి వాల్మీకిదే అన్నిటికీ ముందు. కనుక నీ నోటి వెంట వచ్చింది అని అంటే అది దోషం కాదు, అది సాధువే అవుతుంది. అన్ని పదములు కూడా పదదోషం ఉండదు, వాక్యదోషం ఉండదు, అర్ధదోషము కూడా ఉండదు. ఇంకేం కావాలయ్యా నీకు? ఇక విషయము ఈ ప్రబంధము రాముని యొక్క కథ పుణ్యం, ఇది వింటే పుణ్యము, పాపహరాం పాపమును కూడా హరించేస్తూ ఉంటుంది. అంటే ఏమిటిది అంటే మంచి బుద్ధి కలుగుతుంది, చెడ్డ పనులు మానేయటం జరుగుతుంది. రాముని మాట విన్నా, రాముడని చెప్పుకున్నా, రాముని కాలంలో అయోధ్య పరిపాలన కాలంలో ఒక ధర్మఘంట కట్టించాడు రాముడు. ఎవరైనా సరే వచ్చి అక్కడ వారి వారి అవసరాలను చెప్పుకోవచ్చు అని. ఎవడైనా ఒకడు పొరపాటు చేసి ఉంటే వాడి మీద మరి చెప్పు, రాజుకే చెప్పుకోవాలి. ఎవడు కూడా తప్పు చేసిన వాడు లేడట రాముని కాలంలో. ఎందుకనంటే పొరపాటు చేసి రాముని ముఖం చూడలేకపోయేవాళ్ళట. ఏంటి ఆ రాజ్యంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆయన బాధపడుతూ ఉంటే, వీళ్ళు అదిగో ఆ స్థితిని కల్పించలేక అసలు పొరపాట్లు చేయలేదు అంటారు. ఎశ్చ రామం నపశ్యత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సవసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతి అన్నారు. రాముడు ఎవడిని చూడడో, అంటే మామూలుగా అంటే అందరినీ ఆ ఊర్లో తిరిగేటప్పుడు అలా చూస్తూ ఉంటాడు, తప్పు చేసినట్లుగా కాదు, జనరల్గా అలా తిరుగుతూ చూస్తూ ఉంటాడు. ఎవడు రాముడిని చూడడో, రాముడిని చూడకపోతే ఇంకెందుకు ఆ బ్రతుకు, ఆ కాలంలో బ్రతకటం ఎందుకు, అలా బాధపడిపోయేవాళ్ళట చీ ఎందుకు ఈ బ్రతుకు అని. అదిగో అటువంటి వాడు సుమా రాముడు. మరి ఆయన కథ పుణ్యము అని అంటే అది మరొకటి కూడా చెప్తూ ఉంటారు. వాడు ప్రహస్తుడు అంటాడు రావణాసురునితో, సీతాదేవిని ఇంతకాలం ఏమిటాయి అసలు రామరూపం ధరించి వెళ్ళకపోయా అన్నాడు. అది చూశాను అన్నాడు రావణాసురుడు. రామరూపం ధరిస్తే చి ఇదేమిటి పరస్త్రీని బలాత్కారం చేయటము, ఇది బే ఇది మంచిది కాదని మనసు ఏమాత్రం అసలు వినేది కాదట. అది రాముడు అంటే. మరి రామకథ అంతా అదిగో అలా మంచి ప్రవర్తన ఇస్తుంది, పాప ప్రవర్తనను చెయ్యనీయదు. అది మనో ఇంకా ప్రయోజనం ఏముండదు. ఇంకా ప్రయోజనం ఏంటి, మనోరమాం మనస్సునకు ఆనందాన్ని కల్పించేది. శబ్దశ్రవణ సమనంతరమేవా, కేవలము అర్థం తెలిసినా తెలియకపోయినా పదాలు వింటుంటేనే. చూడండి అసలు ఆ వాల్మీకి పదములు పారాయణ చేసేవారికి అవగతమవుతూ ఉంటాయి. చేసి చూడండి, చేస్తే అందరికీ చేసిన వాళ్ళకి అనుభవమే. ఎలా విగళిత వేద్యాంతరం ఆనందం జనయంతీం ఇది అర్థ. విగళిత వేద్యాంతరం, ఇతర విషయములన్నీ కూడా మర్చిపోయి మరొక విషయం అనేది రాదు అక్కడికి. రాముని యొక్క కథ వింటూ ఉన్నా, పారాయణ చేస్తూ ఉన్నా, చెబుతూ ఉన్నా కూడా మరొక విషయం మనసులోకి రాదు. ఎప్పుడైతే రాదో అప్పుడు ఆనందమయ్యే కోశము ఆటోమేటిక్గా వికాసం చెందుతుంది. అదే ఆనందం. ఆనందం అంటే ఇంకా వేరే, మనకి ఎలా తెలుస్తుంది ఆనందం అంటే, కొనుక్కుంటామా కిలో ఎంత లేకపోతే లేదా లీటర్ ఎంత ఉంటుందా ఎక్కడైనా, లేదు. మరి ఏమిటయ్యా ఆనందం అంటే, మన శరీరంలో నుంచే వచ్చేస్తూ ఉంటుంది. శరీరానికి ఒక ఆనందం, మనసుకు ఒక ఆనందం, ఆత్మకి ఒక ఆనందం. రాముడంటే అన్నిటికీ ఆనందమే, ఆత్మారాముడు. కనుక అదిగో అలా ఆనందాన్ని కల్పించేదయ్యా రామకథ. అయితే ఎంతకాలం ఉంటుందంటావా ఈ రామకథను రాసినటువంటిది? యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతకాలమైతే ఈ భూమి మీద నదులు ప్రవహిస్తూ ఉంటాయో, పర్వతములు ఉంటాయో, పర్వతముల మీద నుంచే కదా నదులు ప్రవహించేది. ఏ నది అయినా పుట్టుక పర్వతము నుండే. ఎంతకాలము పర్వతాలు ఉండి ఆ పర్వతముల మీద నదులు వచ్చి ప్రవహిస్తూ ఉంటాయో, లోకేషు సప్తసు ప్రచరిష్యతి ఏడు లోకాలు కూడా నీ రామకథ అంతకాలము చెప్పుకుంటూనే ఉంటారయ్యా. ఎప్పుడు పోతాయండి అసలు పర్వతాలు, ఎప్పుడు పోతాయి, ఎలా పోతాయి, అరిగిపోతాయా, కరిగిపోతాయా పర్వతాలు? నువ్వు ఎన్ని పడగొట్టి రోడ్లు వేసుకున్నా అరణ్యాలుగా, ఏది జనారణ్యాలుగా నువ్వు ఎన్ని పర్వతాలు పగలగొట్టేసుకున్నా, భూమి మీద ఉన్న పర్వతాలు ఎక్కడ పోతాయి, ఎన్ని పగలగొట్టగలవు, ఎన్ని పర్వత పంక్తులు? అంతేకాక నదులు సామాన్యంగా వర్షాలతో వచ్చే నదులే కాక మంచు కరిగి వస్తూ ఉంటుంది గంగానది. ఇంకా హిమాలయం మీద చాలా నదులు ఉన్నాయి, అవన్నీ గంగతో వచ్చాయి, మంచుతో వచ్చాయి. కనుక అంతకాలము జనముంటారు, జనమున్నంతకాలము చెప్పుకుంటూనే ఉంటారు. యావత్ తత్ప్రబంధ ప్రచార తావత్ తవ యశో భవిష్యతి. ఎంతకాలమైతే ఈ లోకము ఇలా చెప్పుకుంటూ ఉంటుందో అంతకాలము నీ కీర్తి ఉంటుంది. ఏమంటాం ఎప్పటికైనా ప్రమాణం అంటే వాల్మీకి రామాయణం అండి అంటాం. ఎన్ని రామాయణాలు లేవు, వందలు ఉన్నాయి. ఎన్ని భాషలలో లేవు, సంస్కృతంలోనే చాలా ఉన్నాయి. దేశ భాషల్లో అనేక రామాయణాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే వాల్మీకి రామాయణమే కాదని ఎవ్వరూ అనరు కదా, అందరూ అంగీకరించే మాట. అది నీ కీర్తి యశసః స్వతో పురుషార్థత్వాత్ తత్ఫలమాహ. మరి ఏమిటయ్యా నీ కీర్తికి ఫలమంటావా? నీ యశస్సు వలన ఊరికే జనం చెప్పుకుంటే ఏమవుతుంది అని అంటావా? తావదు ఊర్ధ్వమధశ్చత్వం మల్లోకేషు నివత్ససి. ఇక్కడ ఈ భూమి మీద నీవు ఈ శరీరముతో ఉన్నంతకాలము ఆనందాన్ని పొందుతావు, ఆ తర్వాత నా లోకానికి వస్తావు. అక్కడేముంటుందండి? అందరూ తపస్సులు ఉండే లోకం అది, బ్రహ్మలోకం. ఈ భూమి మీద ఎక్కడో మరి అది. ఈ భూమి అంటే మన భూమి కావచ్చు, లేదు గెలాక్సీ ఎక్కడో ఎక్కడున్నాయో అన్నీ ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయో. అక్కడ నిరంతరము కూడా తపస్సులే ఉంటారు అందరూ, అందరూ జ్ఞానులే. అంతా ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళే, భగవంతుడిని గురించి ధ్యానం చేసేవాళ్ళు, ఆ గుణాలని దాన్ని ఏమంటారు గుణానుభవం చేసేవాళ్ళు ఇవే యోగులు మునులు. గుణానుభవం చేసేటటువంటి వారు మునులు, మననశీలురు. యోగులంటే ధ్యానం చేసేవారు. ఇక అక్కడ ఏరే ఇక ఇతరత్ర ఏమి ఉండదు, ఇతరమైనటువంటి వాటి కోసం ఏమి ప్రయత్నాలు చేయాల్సిన పనులు లేవు. ఆకలి దప్పులు యోగం ద్వారా ఉండవండి, అవన్నీ ఎలా ఉండవనంటే అనుకుంటారు, యోగం ద్వారా ఉండవు వాళ్ళకి, మననశీలు వీరికి ఉండవు. కనుక ఆనందమయ కోసం వికసించి ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా, అదే ఆనందం అంటే. సరే మనకేదో చెబుతూ ఉంటారు అక్కడేమి ఉండవా అలాంటిది ఎందుకండి అని, అయ్యో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు అక్కడ ఏది అంత ఆనందమేనా, ఏమి ఉండదు అబ్బే అలాంటి లోకం నాకెందుకండి అంటారు. ఒట్టి మాటలు ఇవన్నీ. ఎవడు కష్టాన్ని కోరుతున్నాడు చెప్పండి, కరోనా వచ్చేటప్పటికి ఎవడి కాడికే తేలిపోయింది. ఏ మరి ఎవడు బ్రతుకు కోసం వాడు ఎందుకు పాకులాడాడు? కుక్క మూతుల్లాగా మూతికి మాస్కులు పెట్టుకుని చిన్నప్పుడు అంటుండేవాళ్ళు, ముక్కుతో ఏదో కొంత మచేతంతా ఆల్చిప్పంతో ఏదో నువ్వు గుంట తగితే కుక్క మూతేళ్ళు పుట్టుకొస్తారని. అది అసాధ్యం, ముక్కుతో తవలేరు అనేవాళ్ళు. కానీ ఆ ఊహ ఏంటో తెలియదు. ఇప్పుడు అందరూ కుక్క మూతేళ్ళే మాస్క్ పెట్టుకుని, అదే కదా ఇప్పుడు మనకు అందరంగా, ఎవడికి వాడే, నేను అంతే మాస్క్ పెట్టుకోవాల్సిందే కదా మరి బయటకు వెళ్ళాలంటే. అదిగో అలా ఇప్పుడు మరి ఎవడు కూడా వాడి ఆనందం కోసం వాడి అందరు బ్రతుకులు పోయినాయి. సోషల్ డిస్టెన్స్, ఎవడికి వాడు దూరంగా ఉండాలి. ఎవడు త్యాగం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు దీంట్లో, ఒకటి కోసం ఒకటి త్యాగం చేసేదేమన్నా ఉందా ఇక్కడ? కష్టాలు కావాలి, ఆనంద లోకాలు అవసరం లేదా? వాడు చూపించాడు కదా దాంట్లో రామదాసు సినిమాలో, రామదాసు అంటాడు, రామదాసు పాత్ర, నా లోకానికి రమ్మంటే బే నేను అక్కడికి రావని అంటాడు. ఏంటిది నిజమా? ఆ రాసే కవి కానీ, ఆ మాటలు కానీ, ఆ చూపింది కానీ జనాలకి ఒక వ్యామోహాన్ని కల్పిస్తారు తప్ప ఆనందము ఎవడు కోరినా అదే. ఎన్ని బాధలు దానికోసమే. కనుక అదిగో ఆనందమయ్య లోకమయ్యా అక్కడ, ఆ బ్రహ్మలోకం అది. ఆ తర్వాత బ్రహ్మదేవునితో వైకుంఠానికి వెళ్ళిపోతారు వీళ్ళంతా, కల్పాంతమునందు బ్రహ్మతో వెళ్ళిపోతారు. దాన్ని క్రమముక్తి అంటారు. సజ్జోముక్తి అని అంటే వెంటనే ఈ శరీరం విడవగానే అత్యరాది మార్గంలో మోక్షానికి వెళ్ళిపోతారు, ఇది సజ్జోముక్తి అంటారు. అలా ఇతర లోకాల్లో అక్కడక్కడ ఉండి ఆ లోకాల్లో ఉన్నటువంటి ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత వెళ్ళేటటువంటిది క్రమముక్తి. ఎన్నో రకాలు ఉన్నాయి వీటిల్లో. కనుక ఇదయ్యా దీనికి ఫలము. మరి నిజంగా ఒక రకంగా వాల్మీకి కంటే కూడా మనకే అదృష్టమేమో. ఏంటంటే మరి వాల్మీకి వెళ్ళి బ్రహ్మలోకంలో ఉండి ఆయనతో పాటు వెళ్ళాల్సి వస్తుంది. మనమంటే రామాయణం వింటము, ఈ శరీరాన్ని విడిచిపెట్టి అదే ధ్యానంతో మనం ఉంటే రామధ్యానము, రాముని అయోధ్య సాకేతము, ఆ రామ వైకుంఠము, వైకుంఠ నారాయణుడు రాముడు, రామనారాయణుడు వైకుంఠ రామ నారాయణుడు ఈ రాముడే, అదో అక్కడికి వెళ్ళిపోతాం. కనుక అంత గొప్పది సుమా ఫలమిది. ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవ అంతరధీయత. అలా చెప్పేశాడు. నీకు ఏ విధమైనటువంటి సందేహము అవసరము లేదు. కనుక హాయిగా ఆనందంగా అనుభవించి రామకథ రాయమని చెప్పి ఒక ఆదేశం ఇచ్చి వెళ్ళాడు. మరి దీనినే ఈ మహాత్ముడు భోజరాజు ఆయన రాశాడు. చెంపు అంటారు, చెంపు రామాయణం అంటే గద్యము పద్యము ఉంటుంది. దీంట్లో శ్లోకములే, ఎక్కడ గద్యం ఉండదు. శ్లోకం అంటే పాదబద్ధమై ఉండాలి, నాలుగు పాదాలు అక్షరాలు సమాలుగా. మరి గద్యం అంటే దానికేం నియమం లేదు, ఎన్ని అక్షరాలైనా ఉండొచ్చు. ఆయన రాశాడు అలా రెండు ఉన్నదాన్ని చెంపు అంటారు, చెంపు రామాయణం. అది సంస్కృతంలో ఇలాంటి ఉన్నాయి, అసలు తెలుగులో మొదటి నుంచి కూడా మనకు అన్నీ రెండు కలిసి వచ్చినాయి. భారతం అంతా మొదలే గద్యము పద్యంతో వచ్చింది. అందుకే తిక్కన రాశాడు నిర్వచన ఉత్తర రామాయణం, అంటే వచనము లేకుండా రాశాడు కేవలం పద్యాలతో. కనుక ఆయన చెంపు రామాయణంలో అంటాడు ఒక ఇదే ఘట్టం, ఆయన రామాయణం మొత్తం రాశాడు. కనుక ఇక్కడ బాగుంటుంది శ్లోకం చెప్పుకుందాం. అధ సరసిజయోనే రాజ్ఞయా రామవృత్తం కరభద్ర సమానం ప్రాచ్య దృష్ట్యా ప్రతీక్ష్య శుభమతనుత కావ్యం స్వాదు రామాయణాఖ్యం మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి. మధుమయ ఫణితి, ఆ తేనె సోకితే నాలుక ఎలా తీయగా ఉంటుందో, మళ్ళా చెబుతుంది రామాయణం తేనె సోకగానే నాలుక తీయనైనట్లుగా పదాలు చెప్పాలి అంటది, గూఢార్థాలు ఎందుకు అని. అలా ఆ తేనె సోకినట్లుగా ఆ పదముల చేత దానికి మార్గదర్శి అయినటువంటి వాడు ఆ శయ్య, ఆ రచనకి మహర్షి, వాల్మీకి మహర్షి. సరసిజయోని బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ చేత రామవృత్తం కర భద్ర సమానం. కరము అంటే అరిచేతిలో ఉన్నటువంటి భద్రము రేగు పండు, అరిచేతిలో ఉన్న రేగు పండు ఏమైనా కనపడకుండా ఉంటుందా, దానికి ఏమైనా భూతద్దం కావాలా, ఎవడైనా పెట్టి చూపించాలా, చక్కగా కనపడుతుంది. అదిగో అలా కనపడింది రామవృత్తం. అయోగ దృష్టి చేత చూశాడు వాల్మీకి మహర్షి. శుభం అతనుత కావ్యం, ఆ కావ్యం ఉన్నదే శుభం, స్వాదు మంచి రుచికరమైనటువంటి రామాయణాఖ్యం, రామాయణ అనే పేరు కలిగినటువంటి కావ్యం అతనుత రచించాడు వాల్మీకి మహర్షి. ఆయనే మార్గదర్శి, ఈ మధుమయమైనటువంటి ఈ ఫణితి, ఈ పద్ధతికి ఆయన మార్గదర్శి, ఆయనే ఆదికవి అని చెప్పి ఆయన అంటాడు. అదిగో అలా అటువంటి యొక్క తేనెలూరే కవిత్వం చెప్పాడు. దానిని మనం ఇంకా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. జై శ్రీరామ్.